జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, సీతమ్మ రామచంద్రస్వామిని కౌగిలించుకుని సంతోషించింది అని ఆ విషయాన్నే మూడు రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. మూడో రోజు మరి వాళ్ళు ఆనందంగా అలా అమ్మ ఆ స్వామిని కౌగిలించుకునే ఉన్నది. మరి మనం చెప్పుకునేంతవరకు రాముడు ప్రాణాలతో ఉన్నాడు అని అంటే ఆమె కూడా ప్రాణాలతోనే ఉంటుంది అని బభూవ అని చెప్పారు. భర్తారం అంటే భర్త ఈ పదానికి మళ్ళీ చెప్తూ ఉన్నారు. భర్తారం విజయినం ఆలోక్య, విజయము సాధించినటువంటి ఆయన్ని చూసి సరభసం గుహాంతరాదు ఆగత ఇత్యర్థః. సరభసం తొందరగా పరుగులు తీసుకుంటూ వచ్చేసిందట గుహలో నుంచి బయటికి. హృష్టా ఎలా అంటే సంతోషం రావటము, ఆనందము సంతోషము, హృదయము కరిగిపోయి ఆనందించి వచ్చేసింది. హృష్ట సంతోషం మరి ఇది ఎలాగూ ఉన్నది అని అంటే సంతోషానికి చెప్తూ ఉన్నారు మనం. ఇది ఇలా ఉంటుందని చెప్పటానికి పదముల ద్వారా దాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనము అవగాహన చేసుకుంటూ వెళ్ళాలి. ఏనాడో జరిగిపోయినా కూడా అది ఒక దృశ్యమైతే మన స్థితిని బట్టి అక్కడ ఏదో ఒక దృశ్యం అంటే ఒక సినిమానో ఒక టీవీనో ఇలాంటివి అయితే ఏదేదో అనుకుంటారు. అక్కడ మళ్ళీని అక్కడ మనకి సీతారాముడు కనపడరండి. సీరియల్ అయితే అరుణ్ గోవిలు ఆవిడ పేరేదో ఉంటుంది, ఆ యాక్టర్ల పేర్లు కనపడతారు, రామారావు అంజలి అని వీళ్ళే కనపడతారు మనకి. ఇక్కడ రాముడన్నా లేదు హరనాథ్ గీతాంజలి అన్నా ఇది ఇలాంటి వాళ్ళు కనపడుతుంటారు. కానీ అవి దృశ్య కావ్యాలు కనుక వాటిల్లో ఉంటారు. కానీ శ్రవ్యములు ఇవన్నీ మనం చెవులతో వింటున్నామంటే మనకి ఆ సీతారాములే వాళ్ళు ఎలా ఉంటారనేది అది అలౌకికమైనటువంటి ఆనందం. అది వాళ్ళకేమో ఒక రూపం ఇవ్వటానికి వీళ్ళలాగా ఉంటారు వీళ్ళలాగా ఉంటారని మనం చేయగలమా? ఇదివరకే అంటుండేవాళ్ళు చాలామంది, రామారావు కృష్ణుడు వేషం వేసినా రాముడు వేషం వేసినా అచ్చం కృష్ణుల్లాగా ఉన్నాడండి, అచ్చం రాముల్లాగా ఉన్నాడండి. ఎవడు చూశాడండి అచ్చం కృష్ణుణ్ణి అచ్చం రాముణ్ణిని? ఆ భావనతో అలా అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళంతా అలౌకికమైనటువంటి ఈ దీంట్లో ఉన్నటువంటి పురుషులు, కావ్యములలో ఉన్న పురుషులు. ఒక అద్భుతమైన సన్నివేశం, ఒక ఆనందము హృష్ట, ఆనందము ఆ సంతోషము. ఆ పదము హృష్ట అనే పదం ఇది ఎలాగయ్యా అంటే సతి ధర్మిణి ధర్మ ఇతి న్యాయేన ధర్మి లాభానంతరం తద్ధర్మ హర్షో అభూత్ ఇత్యర్థః. ధర్మిణి ధర్మ ఇతి ఈ పదములు, ధర్మిణి అంటే జీవుడు, ధర్మము అంటే అతని గుణాలు. అలాగే ఒక వస్తువు, ఇక్కడ జీవుడు ఏదైనా సరే ఒక వస్తువుని ధర్మి అంటారు, దాని గుణములను ధర్మము అంటారు. ఒక వెలుగు వచ్చిందండి, వెలుగు వచ్చిందంటే ఆ వెలుగు అనేది ధర్మం. ఎలా వస్తుంది వెలుగు? అటు ఆకాశం మీదకి సూర్యుడైనా రావాలి, లేదు ఇంట్లో లైట్ అయినా వెయ్యాలి, అప్పుడే కదా వచ్చేది. ఆ లైటు ధర్మిణి ధర్మి, అలాగే సూర్యుడు ధర్మి, వెలుగు ధర్మము. ఇలాగే ఇక్కడ జీవుడు, ఇక్కడ రాముడు లేదు సీతమ్మ, ఆ సీత వాళ్ళు ఉన్నారు కనుక ముందు ఆ తర్వాత ధర్మి అంటే ఆ గుణం వచ్చింది, హర్షం వచ్చేసింది. తద్ధర్మం దాని ధర్మమే. ఇవన్నీ వ్యాకరణ రీత్యా తెలిసేటటువంటివి, మామూలుగా తెలుగు పండితులు, ఎంఏ తెలుగు చదివిన వాళ్ళు అందరికీ కూడా బాల వ్యాకరణంలో కూడా తద్ధర్మార్థకంబులందు అని చెన్నైశ్వరి చెబుతూ ఉంటాడు. తద్ధర్మార్థకములు జ్వలన జ్వాలం ఉప్పరం వెగయు అంటాడు ఆయన. అంటే అగ్ని ఆ మంట ఉప్పరం అంటే పైకి ఎగురుతుందట, అది దాని ధర్మం. చూడండి, మంట ఎప్పుడు కిందకి వెళ్ళదు, పైకే వస్తుంటుంది, అది దాని ధర్మం. నీరు కిందకి పల్లానికి పారుతూ ఉంటుంది, అది దాని ధర్మం. అదే తద్ధర్మం, తద్ధర్మం అంటాడు. ఈ వ్యాకరణం ఇది కనుక ఉన్నారు కనుక హర్షం వచ్చేసింది అంటున్నాడు ఆయన. అంతర ప్రీత్యంకుర ఉపమ రోమాంచ అంచిత ఇత్యర్థః. అంతర ప్రీతి అంటే లోపల ఉన్నటువంటి ఆ ఇష్టము అనేటటువంటిది, హృదయంలో ఉన్నటువంటిది, ఆ అంకురం ఒక మొలకలాగా పైకొచ్చి రోమాంచములు అంటే వెంట్రుకలన్నీ కూడా నిక్కబడిచిపోయినాయి. ఏదైనా మనకి ఒక ఆనందకరమైనటువంటి ఒక వార్త వింటే గగురు పడిచిపోతుంది ఒళ్ళు, రోమాంచములు. అలా అయ్యింది ఆ సీతమ్మకు. ఏవం శౌర్యావలోకన ప్రీతత్వే హేతుం. భర్తారం అనే పదం చెప్పి హృష్ట అనే పదాన్ని చెబుతూ ఉన్నారు. భర్తారం హృష్ట, హృష్ట అంటే ఇది అని చెప్పారు ఇందాక. ఇది లోపల ఉన్నటువంటి ఆనందం అది. ఇక దీనికి హేతు ఏమిటి ఇది కలగటానికి అని అంటే, వైదేహీ, ఆమె వైదేహి అట. ఏమిటయ్యా వైదేహి అని అంటే, ఆమె పేరుతో కాకుండా తండ్రి పేరుతో చెబుతున్నారు. విదేహ నగర రాజు కూతురు. ఇదేమిటి ఎలా చెప్పాలంటే, మిథిలాధిపతి వీరహ అని చెప్పారు, చెబుతారట వాళ్ళని. వాళ్ళు మహావీరులట, మిథిలాధిపతులు, రాజులు. ఇచ్చి ఉక్తరీత్యా వీరకుల ప్రసూతత్వాత్, వీర కులమునందు పుట్టింది అమ్మ, కులమునందు పుట్టింది వీర పత్ని. ఆమె లక్షణం మరి ఇదే ఆనందము. వైదేహి భర్తారం పరిషస్వజే, ఆనందంతో వచ్చి కౌగులించుకున్నది. చాలామంది అంటూ ఉంటారు ఆనందం అండి, ఆనందం ఏమిటయ్యా నువ్వు ఎలా వ్యక్తం చేస్తున్నావు, ఆనందమేనండి అబ్బా అసలు వింటంటే ఏమైంది ఆనందం, దాన్ని వ్యక్తం ఎలా చేయగలవు, ఏమీ చేయలేవు. అది చేయటానికి తగిన స్థితి ఉండాలి నీలో కూడా, అది వ్యక్తం చేయటానికి. అబ్బో నాకు చాలా ప్రేమ ఉంది నువ్వంటే అంటుంటారు కొందరు. మరి నువ్వేం వ్యక్తం చేసావయ్యా, ఏమీ లేదు, సముద్రం అంత ఉంటుంది వాళ్ళకి ప్రేమ, కానీ అవసరానికి ఉపయోగపడదు. ఒక గుక్కడి నీళ్ళు తాగుతానికి పనికొస్తాయి, ఆ సముద్రంలో నీళ్ళు దాహం వేస్తే సముద్రం అంత ఉంటుందంట ప్రేమ. ఇలాంటి మాటలు చెబుతుంటారు. ఏమిటి అవన్నీ, ఒట్టి పోసుకోలు కబుర్లో మొత్తం కూడా. ఇప్పుడు ఈ ఆనందానికి ఏం చేసిందమ్మా అంటే, పరిషస్వజే, కౌగులించుకున్నది, వ్యక్తం చేసింది. ఇప్పుడు తాదృశ నిరవధిక ప్రేమభార భరితయా భరితతయా స్వయం ఆలిలింగే, అటువంటి నిరవధికమైనటువంటి ప్రేమ భారము బరువెక్కిపోతుంది. ఆ ప్రేమ ఆనందంతో బరువెక్కిపోతుంది. అటువంటి ఆ భరించేట ఆ ప్రేమ భారమును భరిస్తూ స్వయంగా ఆలింగనం చేసుకున్నది, వచ్చి కౌగిలించుకున్నది, అది వ్యక్తం చేయటం. భర్తారం, భర్తనయ్యా ఎవరిని అని అంటే, తన భర్తను తను చేసుకోవటం కూడా, కౌగిలించుకోవటం కూడా పెద్ద విశేషం అంటే, కేవలము తనకే కాదు లోకభర్తారం. రాముడు లోకభర్త, లోకాన్ని భరించేవాడు ఆయన. ఆయన లోకభర్త అయితే ఈమెమవుతుంది, సర్వలోక మాతృత్వేనా ఈమె లోకమాత. మరి ఆయన భర్త అయితే ఈమె, ఆయన భార్య కనుక ఈమె లోకమాత. సర్వలోక మాతృత్వేన సర్వప్రజారక్షణం దృష్ట్వా, సర్వప్రజారక్షణం, ఇక్కడ ప్రజ అంటే బిడ్డ అని అర్థం. లోకమాత ఆయన, లోకపిత అయితే, లోకభర్త అయితే మరి బిడ్డలే కదా అంతా. ఇక్కడ ప్రజాశబ్దము ప్రకృష్టేన జాయతే, చక్కగా పుట్టేవాళ్ళు అని అర్థం. అసలు ప్రజలంటే పుట్టేవాళ్ళని, సంతానమనే అర్థం. ప్రజాయై గృహమేధినాం అంటాడు కాళిదాసు, ఈ రామాయణం తర్వాత చెప్పింది అది. ప్రజాయై అంటే ఆయన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారండి రఘువంశపు రాజులు అని అంటే, సంతానం కొరకే. ప్రజాయై ఊళ్ళో వాళ్ళ కోసం కాదండి, సంతానం కోసం. అక్కడ ప్రజలు అంటే ప్రజలు, అలాగే ఇక్కడ లోకమందరూ కూడా బిడ్డలే. లోకాల్లో ఉన్న బిడ్డలని రక్షించేటటువంటి వాడు కనుక ఆమె కౌగిలించుకున్నదట. అది చూసి పరిశస్వజే, పరితహ అంటే అంతటా. ఈ కౌగిలింత ఇట్లా ఎదురుగా వచ్చి ఇలా కౌగిలించుకున్నది అనుకోండి, వారికి ఎదురెదురుగా ఒకరొకరు ఆ శరీరాలు, ఎదురెదురు శరీరాలు తాకుతీయి. మరి వెనకేమిటండి, వీపు ఉంటుందిగా. అంటే దానికి చెప్తూ ఉన్నారు ఇక్కడ, పరితహ స్వజే అంటే అంతటా కలుగు ఆలింగనం చేసుకున్నది. ఆయుధక్షత వ్రణేషు సుఖ ఉష్ణాభ్యాం స్తనాభ్యాం పస్పర్శ. ఇదేమి విపరీతమైనటువంటి ఏదో వర్ణనలు కాదు. తల్లి తండ్రి మనకి, వారు ఆనందపడటమే కదా మన ఆనందం, తల్లిదండ్రుల ఆనందం. మనం సినిమాల్లో చూసేటటువంటి హీరో హీరోయిన్లు కాదు వీళ్ళు. వాళ్ళు ఇతరత్రా మనకి చెప్పే శకుంతల, దుష్యంతులు కాదు, నలుడు దమయంతి కాదు. మరి వీళ్ళు తల్లి తండ్రి. సీతారాములలో పూజ్యభావమే ఉంటుంది మనకి. ఆ పూజ్యభావాన్ని తెచ్చుకునే మనము ఆనందపడతాం, ఇంకా ఆనందపడతాం. వారి ఆనందముతో వారు కౌగిలించుకున్న ఒక్క విషయాన్ని 3 రోజుల నుంచి చెప్పుకుంటున్నామంటే ఆనందం. ఆయుధక్షత వ్రణేషు, ఆయుధములు దెబ్బలు, కొన్ని బాణాలు తగలటము, లేదా కొన్ని ఈయన ఆయుధాలే ఇతరులవి కాదు. ఇప్పుడు ఈ బాణాలు లాగేటప్పుడు ఏమన్నా పూల గుచ్చుకోవటము, తగలటము, ఆ వేగంగా లాగుతూ ఉంటే ఎక్కడ తగులుతూ ఉన్నాయో ఇలా ఆ నారి ఉంటుంది, వింటి నారి, అది తగిలి ఆ వెనక నుంచి లాగేటప్పుడు వెనక కూడా గుచ్చుకోవటంతోనే. ఈయన బాణాలే, ఈయన ఆయుధాలే, వాళ్ళు వేసినవి ఒక్కటి కూడా ఈయనకేం తగలలేదు. అప్పుడు అన్నీ కూడా గడ్డలు కట్టిపోయినాయి అట, వ్రణములు. మరి దెబ్బ తగిలినప్పుడు ఒక చోటకి ఆ కండరాలు వచ్చి ఉబ్బుకుతాయి. దీనికి సుఖ ఉష్ణాభ్యాం స్తనాభ్యాం పస్పర్శ, వాటి కాపు పెట్టినట్లుగా ఉష్ణము వేడి స్తనములు. అమ్మ అక్కడ వేడి ఉంటుంది, ఆ వేడి కాపు పెట్టినట్టు అయిందట ఆమె కౌగిలించుకుంటే. పస్పర్శ పరిషస్వజే పర్యాప్తం సస్వజే. పర్యాప్తం అంటే మొత్తం, పర్యాప్తం అంటే అంతా. ఎలాగయ్యా, పశ్చాత్తు పురస్తాత్తు పార్శ్వతశ్చ పస్పర్శ. పశ్చాత్తు ముందే కాదండి, వెనక భాగం కూడా ఆమె వెనక కూడా కౌగులించుకున్నది, పురస్తాత్తు ముందు కౌగులించుకున్నది, పార్శ్వతశ్చ పక్కలను కూడా కౌగులించుకున్నది. ఇది పరిషస్వజే అని అన్నాడు వాల్మీకి. దాని వ్యాఖ్యానం ఇది చూడండి. మరి ఎంత అద్భుతమైనటువంటి భావము, వెనక ముందు ప్రక్కల కూడా కౌగిలించుకున్నది, కనుకనే పరిషస్వజ. పదముల యొక్క ఆ విన్యాసం, అదే మనకి యజ్ఞపి రణే అపలాయమానస్య పృష్ఠే శతపాత ప్రసంగ ఏవ నాస్తి తథాపి సర్వత సమావృత్య ఆయుధ ప్రక్షేపాతు పృష్ఠతోపి వ్రణ సంభవ. మరి వెనక కూడా ఎలా తగులుతాయనంటే ఈయనే చెప్తున్నాడు. అది యజ్ఞపి రణే అపలాయమానస్య, పలాయమానం అంటే పారిపోలేదు కదా, మరి పుష్ఠే వెనక ఎట్లా తగిలింది. శరపాత ప్రసంగం ఏవ నాస్తి. శరపాతం ఇక్కడ శతపాతం అని అచ్చు తప్పు పడింది. శరపాతం, శరపాత ప్రసంగం, బాణాలు ఎక్కడ వచ్చి పడతాయండి, వెనక పడవు కదా. నాస్తి మరి తథాపి, అప్పుడు సర్వత సమావృత్య ఆయుధ ప్రక్షేపాతు. ఎలా జరిగింది, మరి వెనకెట్లా తగిలినాయి, పృష్ఠతోపి వ్రణ సంభవ, వీపు మీద ఎలా వ్రణాలు వచ్చినాయండి అని అంటారా. బాణానాం సమ్యక్ క్షిప్తానాం పృష్ఠతో నిర్గమోపి సంభవంతి. ఈ బాణములు సమ్యక్షిప్తానం, మరి తీసివేస్తూ ఉన్నాడు కదా, పృష్ఠతో నిర్గమోపి, వెనక నుంచే లాగుతుంది, అవి వెనక నుంచే వస్తున్నాయి. అలా వచ్చేటప్పుడు ఆ వేగానికి అక్కడ కూడా గుచ్చుకుంటున్నాయి అటు అవి. కనుక అక్కడ కూడా ఉన్నవి అని చెప్తూ ఉన్నారు ఆయన. మహర్షీణాం సుఖావహం పరిషస్వజే, మళ్ళీ ఇంకొకటి వెనక్కి వెళ్ళి అటు వెనక్కి వచ్చి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పదాలకి, మహర్షులకు సుఖావహమైన వాడట రాముడు. సుఖావహం ఆయన్ని పరిషస్వజే కౌగులించుకున్నది ఏమిటయ్యా అంటే, పుత్ర విషయే స్వభర్త్ర ఉపకారకరణే పుత్రవాత్సల్యాస్తు భర్తరి సంతుష్ట భార్యాయేవ ఋషిజన సంరక్షణైన ప్రీతా పరిషస్వజే. వీళ్ళందరూ బిడ్డల లాంటి వాళ్ళు, మరి బిడ్డలకు మేలు చేసినప్పుడు భర్త సంతోషంతో ఆ పుత్రవాత్సల్యంతో భర్తని సంతోష పెట్టడానికి భార్య కౌగులించుకున్నది అంటూ ఉన్నారు. రామం వినా గుహాగత సీత తతో నిర్గత్య నిరస్త సమస్త శత్రుం రామం పరిషస్వజ ఇచ్చనేన హృదయ గుహాగతో జీవ. ఇక్కడ మళ్ళీ ధ్వనించే అర్థాన్ని చెబుతున్నారండి. రాముని ముందు ఇక్కడే ఉన్నాడు రాముడు, ఇక్కడ ఉండగా తాను ఒంటరిగానే వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళింది కదా, ఆమె తతో నిర్గత్య బయటకు వచ్చింది. నిరస్త సమస్త శత్రుం రామం పరిషస్వజ, శత్రువుల్ని నశింపచేసిన రాముణ్ణి కౌగిలించుకున్నది. ఇది అనేనా, దీని చేత ఏం తెలుస్తూ ఉన్నదయ్యా అంటే, హృదయ గుహాగతో జీవ పరతంత్ర ఆచార్యముఖేన పరమశేషిణం దృష్ట్వా తేన సకల విరోధివర్గే నివర్తితే తతో నిర్గత్య నిత్యసూరి పరిషద్ ఆసీనం శేషిణం ఆసాధ్య తద్భోగ పరీవాహమనుభూవ ఇది ధ్వన్యతే. ఏం చెబుతూ ఉన్నారయ్యా అంటే, హృదయ గుహ ఆగతో జీవ, అక్కడ గుహ ఏమో కొండ గుహ, ఇక్కడ వచ్చింది సీతమ్మ. ఇప్పుడు ప్రతి వ్యక్తి ప్రతి జీవుడు కూడా వాడికి ఒక హృదయం అనేది ఒకటి ఉంది, దాంట్లో ఉంటాడు జీవుడు, హృదయంలోనే ఉంటాడు అని ఉపనిషత్తు చెబుతూ ఉంటుంది. నాభ్యాముపరి తిష్టతాం, నాభికి ఒక వితస్త అంటే మన జానలో చిటికన వేలు నుంచి ఈ బొట్టను వేలుని ఇలా పైకి పెడితే, నాభి బొడ్డులో ఆ చిటికను వేలు పెట్టి ఇలా పైకి పెడితే ఈ ఎవడికి వాడికి ఎంత వస్తుందో అక్కడట హృదయము అని అంటే, అక్కడేమి మాంసపు ముద్ద కాదు, దాన్ని ఏమంటారు ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పేది, ఇది హార్ట్ కాదు, ఇది హృదయము అనేటటువంటిది భావముతో ఏర్పడేది. ఇది ఇక్కడ ఆ హృదయగతములో నుంచి ఇతడు ఈ జీవుడు ఆచార్యముఖేన పరమశేషిణం దృష్ట్వా, ఒక గురువుగారు చెప్పాలి నీకు ఇలా లోపల ఉన్నాడు రా అని, ఒక గురువుగారు ఎలా ఆయన్ని దర్శించాలో చెప్పాలి. ఉపనిషత్తులు చెప్పినాయి, రామానుజులు వారు నిత్య గ్రంథం అని చెప్పారు, దాంట్లో ఆయన చెప్పారు, నమ్మాళ్ళ వారు చెప్పారు, వీళ్ళందరూ చెప్పిన విషయాలని ఎవరో ఒకరు మళ్ళీ చెప్పాల్సిందే, ఒక గురువుగారు చెప్పాలి. మరి ఇదేమిటో, ఈనాడు ఈ వైష్ణవంలో ప్రపత్తి అనేది ఒక దాని మీద పడిపోయారు, దీన్ని మర్చిపోయారు, ఒక ప్రపత్తి మీద పడిపోయారంతా, దీన్ని మర్చిపోయారు. మరి మిగిలిన వాళ్ళందరూనేమో ఇతర మతస్థులు ఇతరులందరూ కూడా ధ్యానము ధ్యానము అంటూ దీని మీదే పోతున్నారు. వాళ్ళు స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, పతంజలి యోగం ఒకటి ఉంది, శ్వాస మీద ధ్యాస ఉంది, ఇప్పుడు ఎందరో ఉన్నారు అసలు యూట్యూబుల్లో కొన్ని వందల వేల మంది. కానీ ఇది ఇక్కడ ఉంది, విష్ణు పురాణం ఉన్నది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో క్రిందటి సంవత్సరం కాకినాడ వీరస్వామి వారు 2 నెలల పైనే మా చేత ప్రాక్టీస్ చేయించారు ఇది. కనుక ఒక ఆచార్యులు ఇలా చేయిస్తే వారి ద్వారా ఆ పరమశేషిని చూసి ఆ నారాయణుడు హృదయ కమలమునందు దర్శనమిస్తాడు. తేన దానిచేత సకల విరోధి వర్గే నివర్తితే, సకల విరోధి వర్గము, ఇక్కడ విరోధులు అని అంటే ఎవరో బయట శత్రువులు కాదు, అంతఃశత్రువులు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఇలాంటివన్నీ కూడా నశించిపోతాయి. తతో నిర్గచ్చ, అప్పుడు ఆ నారాయణుని యొక్క అనుగ్రహము ద్వారా సుషుమ్నా నాడి నుంచి బయటికి వచ్చి నిత్యసూరి పరిషద్ ఆసీనం అర్చిరాది మార్గము ద్వారా 12 లోకాలను దాటేసి వెళ్ళిపోయి ఆ ముక్తోర్చిద్దిన పూర్వపక్ష షడుదంగమాస అంటూ అది ఒక పెద్ద ప్రాసెస్, అది ఒక ప్రయాణం. దీంట్లో ప్రయాణం చేసి నిత్యసూరుల చేత పరివేష్టింపబడి ఉన్నటువంటి ఆ నారాయణుడిని, అక్కడ లక్ష్మి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి వీరందరితో కూడా 1000 పడగలతో కూడినటువంటి ఆదిశేషుడు, ఆ పైన ఒక కమలము, ఆ పైన వేంచేసి ఉంటాడు ఆ స్వామి నారాయణుడు. అక్కడికి పోయి ఆయనని తద్భోగ పరివాహం అనుభవభూవ ఇది ధ్వన్యతే, అది అనుభవిస్తాడట ఈ జీవుడు, అది ధ్వనిస్తూ ఉన్నది ఈ శ్లోకం ద్వారా అంటూ ఉన్నారు గోవిందరాజస్వామి. అందుకే రామాయణం ధ్వనికావ్యం అంటారు. ముక్త పురుషుడు ఇలా వెళ్ళి ఆ పరమాత్మ ఆనందాన్ని అనుభవించినట్లుగా ఉన్నది అని చెప్పారు. కనుక దీన్ని అనుభవించాం 3 రోజులు. ఇంకా చూద్దాం తర్వాత, రేపటి నుంచి కథాభాగం ఇంకా వేరే వస్తూ ఉంటుంది. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.